అత తైత్రియకాటక ప్రథమ ప్రశ్న ప్రారంభ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లప్తం క్లప్తం శ్రేయోపసీయ ఆయత్సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభార జ్యోతిష్మాజస్తేజస్వానాతపగ్స్తపన్నభితపన్ రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః దర్శాదృష్టాదర్శత విశ్వరూపాసుదర్శనా ఆప్యాయమానాప్యాయమానాప్యాయాసో నృతేరా ఆపూర్యమాణాపూర్యమాణా పూరయంతీ పూర్ణాపూర్ణమాసీ దాతా ప్రదాతానందో మోదః ప్రమోదః ఆవేశయన్ నివేశయన్ సంవేశవః సగుంశాంతః శాంతః ఆభవన్ ప్రభవన్ సంభవన్ సంభూతో భూతః ప్రస్తుతం విష్ణుతగుంసగ్విస్తుతం కళ్యాణం విశ్వరూపం శుక్రమమృతం తేజస్వి తేజస్ సమిద్ధం అరుణం భానుమన్మరీచిమజభితపత్తపస్వత్ సవితా ప్రసవితా దీప్తో దీపయన్ దీప్యమానః జ్వలన్ జ్వలితా తపన్ వితపన్ సంతపన్ రోచనో రోచమానః శుంభుః శుంభమానో వామః సుతా సంవతే ప్రసుతా సూయమానాభిషూయమానా ప్రీతే ప్రపాసం పాతృప్తిస్తర్పయంతి కాంతా కామ్యా కామజాతాయుష్మతే కామదుఘా అభిషాస్తానుమంతానందో మోదః ప్రమోదః ఆసాదయన్ నిషాదయన్ సగుంసాదనః సగుంసన్నః సన్నః ఆభోర్విభోః ప్రభోః శంభోర్భువః పవిత్రం పవయిష్యన్ పోతో మేధ్యః యశో యశస్వానాయురమృతః జీవో జీవిష్యాన్ స్వర్గో లోకః సహ స్వాన్ సహీయానోజస్వాన్ సహమానః జయన్నభిజయన్ సుద్రవిణోద్రవిణోదాః ఆర్ద్రపవిత్రో హరికేశో మోదః ప్రమోదః అరుణోరుణరజాః పుండరీకో విశ్వజిదభిజిత్ ఆర్ద్రః పిండమానోన్నవాన్రసవానిరావాన్ సర్వౌషధ సంభరో మహస్వాన్ ఏజత్కాజోవత్కాః క్షుల్లకాశ్రిపవిష్టకాః సరిస్రరాః సుశేరవః అజిరాసోగమిష్ణవః ఇదానీం తదానీమేతరిః క్షిప్రమజిరం ఆశుర్నిమేషః ఫణోద్రవన్నతిద్రవన్ త్వరగ్స్త్వరమాణ ఆశురాశీలాంజవః అగ్నిష్టోమ ఉక్త్యోతిరాత్రోద్విరాత్రస్త్రిరాత్రశ్చతురాత్రః అగ్నిరఋతుస్సూర్యఋతుశ్చంద్రమా ఋతుః ప్రజాపతిః సంవత్సరో మహాంగః భూరగ్నిం చ పృథివీం చ మాం చ తేజశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద భువో వాయుం చాంతరిక్షం చ మాం చ తేజశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద స్వరాదిత్యం చ దివం చ మాం చ త్రేగిశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద భూర్భువస్వశ్చంద్రమసం చ దిశశ్చ మాం చ త్రేగిశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద త్వమేవ త్వాం వేత్థయోసి సోసి త్వమేవ త్వామచైషేహి చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాదిశ్చాసి భూయాదిశ్చాస్యగ్నే యత్తే అగ్నేన్యూనం యదుతేతిరిక్తం ఆదిత్యాస్తదంగిరసశ్చిన్వంతు విశ్వేతే దేవాశ్చితిమా పూరయంతు చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాదిశ్చాసి భూయాదిశ్చాస్యగ్నే మాతే అగ్నే చయేన మాతి చయేనాయురా వృక్షీ సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్యజదా ఉదేతి తపసో జాతమనిభ్రష్టమోజ తత్తే జ్యోతిరిష్టకే తేన మే తప తేన మే జ్వర తేన మే దీదిహి యావద్దేవాః యావదసాతి సూర్యః యావదుతాపి బ్రహ్మ సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి ఇదువత్సరోసి విద్వత్సరోసి వత్సరోసి తస్య తే వసంతః శిరః గ్రీష్మో దక్షిణః పక్షః వర్షాః పుచ్చం శరదుత్తరః పక్షః హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చితయః అపరపక్షాః పురీషం అహోరాత్రాణీష్టకాః వృషభోసి స్వర్గో లోకః యస్యాం దిశి మహీయసే తతో నో మహ ఆవహ వాయుర్భూత్వా సర్వాదిశ ఆవాహి సర్వాదిశో నవివాహి సర్వాదిశో నుసంవాహి చిత్యాచితిమాపృణ అచిత్యాచితిమాపృణ చిదసి సముద్రయోనిః ఇందుర్దక్షస్యేన ఋతావా హిరణ్యపక్షస్య గణోభిరణ్యః మహాన్ సధస్థే ధృవానిషత్తః నమస్తే అస్తు మామాహిగుంసీ ఏతి ప్రేతి పీతి సమిత్యుదితి దివం మే యచ్ఛ అంతరిక్షం మే యచ్ఛ పృథివీం మే యచ్ఛ పృథివీం మే యచ్ఛ అంతరిక్షం మే యచ్ఛ దివం మే యచ్ఛ అహ్నా ప్రసారయ రాత్ర్యా సమచ రాత్ర్యా ప్రసారయ అహ్నా సమచ కామం ప్రసారయ కామకం సమచ భూర్భువస్వ ఓజోబలం బ్రహ్మక్షత్రం యశో మహత్ సత్యంతపో నామ రూపమమృతం చక్షుశ్రోత్రం మన ఆయుః విశ్వం యశో మహ సమంతపోహరోభాః జాతవేదాలిది వా పావకోసి వైశ్వానరో యది వా వైద్యుతోసి సంప్రజాభ్యో యజమానాయ లోకం ఊర్జం పుష్టిం దదద్భ్యావవృత్స్వ రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచిః అపోహరోభాః అగ్నిరింద్రో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః ప్రేమా సర్వే యశసా సగుం సృజంతో అసవే స్వాహావసవే స్వాహా విభువే స్వాహా వివస్వతే స్వాహా అభిభువే స్వాహాధిపతయే స్వాహా దివాంపతయే స్వాహా గుంహస్పత్యాయ స్వాహా చాక్షుష్మత్యాయ స్వాహా జ్యోతిష్మత్యాయ స్వాహా రాజ్ఞే స్వాహా విరాజ్ఞే స్వాహా సమ్రాజ్ఞే స్వాహా స్వరాజ్ఞే స్వాహా శూషాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా జ్యోతిషే స్వాహా సగం సర్పాయ స్వాహా కళ్యాణాయ స్వాహా అర్జునాయ స్వాహా విపశ్చితే పవమానాయ గాయత మహీనధారాత్యంధో అరుషతి అహిరహ జీర్ణామతి సర్పతి త్వచం అత్యో న క్రీడన్ అసరద్వృషా హరిః వయామరిహేతోసి మృత్యవే త్వాదుష్టం గృహ్ణామి ఏష తేజో నిర్మృత్యవే త్వా అపమృత్యుమపక్షుధం అపేతశపథంజహి అధానో అగ్న ఆవహ రాజస్పోషకం సహస్రిణం ఏతే సహస్రమయుతం పాశాః మృత్యో మృత్యాయహంతవే తాన యజ్ఞస్య మాయజా సర్వానవయజామహే భక్షోస్య మృతభక్షః తస్య తే మృత్యుపీతస్యామృతవతః స్వగాకృతస్య మధుమతః ఉపహోతస్యోపహోతో భక్షయామి మంద్రాభిభూతిః కేతుర్యజ్ఞానాం వాక్ అసావేహి అంధోజాగ్రవిప్రాణ అసావేహి బహిరాక్రందయితరపాన అసావేహి అహస్తోస్త్వాచక్షుః అసావేహి పాదాశో మనః అసావేహి కవే విప్రచిత్తే శ్రోత్ర అసావేహి సుహస్తస్సువాసాః శూషో నామాస్యమృతో మర్త్యేషు తరంత్వాహం తథా వేద అసావేహి అగ్నిర్మే వాజశ్రితః వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి వాజుర్మే ప్రాణేశ్రితః ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషిశ్రితః చక్షుర్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రితః మనోహృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రితాః శ్రోత్రగుం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆపో మే రేతసి శ్రితాః రేతో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పృథివీ మే శరీరే శ్రితా శరీరగుం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఓషధి వనస్పతయో మే లోమసుశ్రితాః లోమాని హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రితః బలగుం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః మూర్ధా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఈశానో మే మన్యో శ్రితః మన్యుర్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆత్మామ ఆత్మని శ్రితః ఆత్మా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పునర్మ ఆత్మా పునరాజురాగాత్ పునః ప్రాణః పునరాకూతమాగాత్ వైశ్వానరో రశ్మిభిర్వావృధానః అంతస్తిష్ఠత్వమృతస్య గోపాః ప్రజాపతిర్దేవాన సృజత తే పాప్మనా సంధితా అజాయంత తాన్ యద్యత్ యద్యద్యత్ తస్మాద్విద్యుత్ తమవృశ్చత్ యదవృశ్చత్ తస్మాద్వృష్టిః తస్మాద్యత్రైతే దేవతే అభిప్రాప్నుతః విచహైవాస్య తత్ర పాప్మానం యతః వృశ్చతశ్చ సైషామీ మాగుంసాగ్నిహోత్ర ఏవ సంపన్నా అథో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్విది హోష్యన్నప ఉపస్పృశేత్ విద్యుదసి విద్యమే పాప్మానమితి అథ హుత్వోపస్పృశేత్ వృష్టిరసి వృష్టమే పాప్మానమితి యక్ష్యమాణో వేష్వా వా యుచహైవాస్యైతే దేవతే పాప్మానం యతః వృశ్చతశ్చ అత్యగుంహోహారుణిః బ్రహ్మచారిణే ప్రశ్నాన్ రోచ్య ప్రజిఘాయ పరేహి ప్రక్షందీయాం పాతిం పృచ్ఛ వేత్థ సావిత్రా ఇది తమాగత్య పప్రచ్ఛ ఆచార్యో మా ప్రాహిషేత్ వేత్థ సావిత్రా ఇతి సహోవాచ వేదేతి సకస్మిన్ ప్రతిష్ఠిత ఇతి పరోరజసీతి కస్తద్యత్ పరోరజా ఇతి ఏషవావస పరోరజా ఇతి హోవాచ య ఏష తపతి ఏషోర్వాగ్రజా ఇతి సకస్మిన్ ద్వేష ఇతి సత్య ఇతి కిం తత్ సత్యమితి తప ఇతి కస్మిన్ ను తప ఇతి బల ఇతి కిం తద్బలమితి ప్రాణ ఇతి మా స్మ ప్రాణమతి పృచ్ఛ ఇతి మాచార్యోబ్రవీదితి హోవాచ బ్రహ్మచారీ సహోవాచ ప్రక్షోదయ్యాం పాతిః యద్వై బ్రహ్మచారిన్ ప్రాణమత్య ప్రక్ష్యః మూర్ధాతే వ్యవహిష్యత్ అహముత ఆచార్యాశ్రేయాం భవిష్యామి యో మా సావిత్రే సమవాదిష్టేతి తస్మాత్ సావిత్రేణ సంవదేత సయో హవే సావిత్రం విదుషా సావిత్రే సంవదతే సహాస్మిన్ శ్రియం దధాతి అనుభవా అస్మా అసౌ తపం శ్రియం మన్యతే అన్వస్మే శ్రీస్తపో మన్యతే అన్వస్మే తపో బలం మన్యతే అన్వస్మే బలం ప్రాణం మన్యతే సయదాః సం జ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏష ఏవ తత్ అథయదాః ప్రస్తుతం విష్ణుతగుం సుతా సంవతీతి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తాన్యహాని ఏష రాత్రయః అథయదాః చిత్రః కేతుర్దాత ప్రదాత సవిత ప్రసవితాభిశాస్తానుమంతేతి ఏష ఏవ తత్ ఏష హ్యేవతేన్ధో ముహూర్తాః ఏష రాత్రేః అథయదాః పవిత్రం పవయుష్యాన్ సహస్రాన్ అధీయానరుణోరుణరజాతి ఏష ఏవ తత్ ఏష హ్యేవతేర్ధమాసాః ఏష మాసాః అథయదాః అగ్నిష్టోమ ఉచ్యోగ్నిర్ఋతుః ప్రజాపతిః సంవత్సర ఇతి ఏష ఏవ తత్ ఏష హ్యేవతే యజ్ఞక్రతవః ఏష ఋతవః ఏష సంవత్సరః అథయదాః ఇదానీం తదానీమితి ఏష ఏవ తత్ ఏష హ్యేవతే ముహూర్తానాం ముహూర్తాః జనకో హవైదేహః అహోరాత్రైః సమాజగామ తగుంహోచః యో వా అస్మాన్ వేద విజహత్వాత్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం జయతి నాస్యాముష్మిన్ లోకేన్న క్షీయత ఇతి విజహద్ధవై పాప్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం జయతి నాస్యాముష్మిన్ లోకేన్న క్షీయతే య ఏవం వేద అహీనాహాశ్వత్థ్యః సావిత్రం విదాంచకార సహ హగుంసో హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమిజాయ ఆదిత్యస్య సాయుజ్యం హగుంసో హవై హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం య ఏవం వేద దేవభాగోహశ్రౌతర్షః సావిత్రం విదాంచకార తగం హవాగదృశ్యమానాభ్యువాచ సర్వం బత గౌతమో వేద యస్ సావిత్రం వేదేతి సహోవాచ కేషా వాగసీతి అయమహగుం సావిత్రః దేవానాముత్తమో లోకః గుహ్యం మహో బిభ్రదితి ఏతావతి హ గౌతమః యజ్ఞోపవీతం కృత్వాధో నిపపాత నమో నమ ఇతి సహోవాచ మా భైషీర్గౌతమ జితో వీతే లోక ఇతి తస్మాద్యేకే చ సావిత్రం విదుః సర్వే తే జితలోకాః సయో హవై సావిత్రస్యాష్టాక్షరం శ్రియాభిషిక్తం వేద శ్రియాహైవాభిషిచ్యతే ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇతి త్రీణి ఆదిత్య ఇతి త్రీణి ఏతద్వే సావిత్రస్యాష్టాక్షరం శ్రియాభిషిక్తం య ఏవం వేద శ్రియాహైవాభిషిచ్యతే తదేతదృచాభ్యుక్తం రుచోక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధః యస్తన్న వేద కిమృచా కరిష్యతి యయిత్తద్విదుస్త ఇమే సమాసతమితి నహ వా ఏతస్యర్చా నయజుషా న సాంనార్థోస్తి యస్ సావిత్రం వేద తదేతత్పరియద్దేవ చక్రం ఆర్ద్రం బిన్వమానగ్ర స్వర్గే లోక ఏతి విజహగ్విశ్వాభూతాని సంపశ్యత్ ఆర్ద్రో హవై బిన్వమాన స్వర్గే లోక ఏతి విజహం విశ్వాభూతాని సంపశ్యన్ య ఏవం వేద శోషో హవైవాష్మేయ ఆదిత్యేన సమాజగామ తగుంహోవాచ ఏ హి సావిత్రం విద్ధి అయం వై స్వర్గోగ్నిః పారయిష్ణురమృతాత్సంభూత ఇది ఏష వావస సావిత్రః య ఏష తపతి ఏ హి మాం విద్ధి ఇది హైవైనం తదువాచ ఇయం వావస రఘా తస్యా అగ్నిరేవ సా రఘం మధు या एताः पूर्वपक्षा परपक्षयोरात्रयः ता मधुकृतः यान्यहानि ते मधुवृषाः स यो हवा एता मधुकृतश्च मधुवृषाभिश्च वेद कुर्वन्ति हा सीता अग्नौ मधु नास्येष्टापोर्तन्धयन्ति अथयो न वेद न हास्यीता अग्नौ मधु कुर्वन्ति धयन्त्यस्येष्टापोर्तम् यो हवा अहोरात्राणाम् नामधेयानि वेद नाहोरात्रेष्वार्तिमार्च्छति सञ्ज्ञानम् विज्ञानम् दर्शा दृष्टेति एतावनुवाकौपोर्वपक्षस्याहोरात्राणाम् नामधेयानि प्रस्तुतम् विष्णुतकम् सुता सन्वतीति एतावनुवाकापरपक्षस्याहोरात्राणाम् नामधेयानि नाहोरात्रेष्वार्तिमार्च्छति य एवम् वेद यो हवैमुहोर्तानाम् नामधेयानि वेद न मुहोर्त्रेष्वार्तिमार्च्छति चित्रः केतुर्दाता प्रदाता सविता प्रसविताभिशास्तानुमन्तेति एतेनु वाकामहोर्तानाम् नामधेयानि न मुहोर्तेष्वार्तिमार्च्छति य एवम् वेद यो हवा अर्धमासानाम् च मासानाम् च नामधेयानि वेद नार्धमासेषु न मासेष्वार्तिमार्च्छति पवित्रम् पवगिष्याम् सहस्वान् सहीयानरुणो ऋणरथा इति एतेनु वाका अर्धमासानाम् च मासानाम् च नामधेयानि नार्धमासेषु न मासेष्वार्तिमार्च्छति य एवम् वेद यो हवैयज्ञक्रतूनाम् चर्तूनाम् च संवत्सरस्य च नामधेयानि वेद न यज्ञक्रतुषमर्तुषमसंवत्सर आर्तिमार्च्छति अग्निष्टोम उक्त्योऽग्निर्ऋतुः प्रजापतिः संवत्सर इति एतेनु वाका यज्ञक्रतूनाम् चर्तूनाम् च संवत्सरस्य च नामधेयानि न यज्ञक्रतुषमर्तुषमसंवत्सर आर्तिमार्च्छति य एवम् वेद यो हवै मुहूर्तानाम् मुहूर्तानि वेद न मुहूर्तानाम् मुहूर्तेष्वार्तिमार्च्छति इदानीम् तदानीमिति एते वै मुहूर्तानाम् मुहूर्ताः न मुहूर्तानाम् मुहूर्तेष्वार्तिमार्च्छति य एवम् वेद अथो यथा क्षेत्रज्ञो भूत्वा न प्रविश्यान्नमत्ति एवमेवैतान् क्षेत्रज्ञो भूत्वा न प्रविश्यान्नमत्ति स एतेषामेव स लोकतागुंसायुध्यमश्नुते अपपुनर्मृत्युञ्जयति य एवम् वेद कश्चिद्धवा अस्माल्लोकात् प्रेत्य आत्मानम् वेद अयमहमस्मीति कश्चित् स्वम् लोकम् न प्रति प्रजानाति अग्निमुग्धो हैव धूमतान्तः स्वम् लोकम् न प्रति प्रजानाति अथयो हैवैतमग्निगुंसावित्रम् वेद स एवास्माल्लोकात् प्रेत्य आत्मानम् वेद अयमहमस्मीति स्वस्वम् लोकम् प्रति प्रजानाति एष उभे वैनम् तत्सावित्रः स्वर्गम् लोकमभिवहति अहोरात्रैर्वा युजगुम् सयुग्भिः क्रियते इति रात्राय दीक्षिषत इति रात्राय व्रतमुपागुरिति तानिहानेवम् विदुषः अमुष्मिन् लोकेशे वधिन्धयन्ति हीतगुम् हैव सशे वधिमनुपरयिति अथ यो हैवैतमग्निगुम् सावित्रम् वेद तस्य हैवाहोरात्राणि अमुष्मिन् लोकेशे वधिन्नधयन्ति अधीतगम् हैव सशे वधिमनुपरैति भरद्वाजो हत्रिभिराजुर्भिर्ब्रह्मचर्यमुवास तगम् हतेर्निग्रस्थविरहंशयानम् इन्द्र उपव्रज्योवाच भरद्वाज यत्ते चतुर्थमादर्दद्या किमेनेन कुर्या इति ब्रह्मचर्यमेवैनेन चरेयमिति होवाच तगम् हत्रेम् गिरिरूपानविज्ञातानि वदर्शयाञ्चकार ఇత్తేషాగంహైకైకస్మాన్ ముష్టినా దదే సహోవాచ భరద్వాజేత్యామంత్య వేదా వా ఏతే అనంతా వై వేదాః ఏతద్వా ఏతై స్త్రిభిరాజుర్భిరన్వవోచసాః అథత ఇతరదననోక్తమేవ ఏ హీమం విద్ధి అయం వై సర్వమిద్యేతి తస్మై హైతమగ్నిగుం సావిత్రమువాచ తగుం సవిహిత్వా అమృతో భూత్వా స్వర్గం లోకమిజాయ ఆదిత్యస్య సాయుధ్యం అమృతో హైవ భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుధ్యం య ఏవం వేద ఏషో ఏవ త్రయీ విద్యా యావంతకం హవై త్రయ్యా విద్యయా లోకం జయతి తావంతం లోకం జయతి య ఏవం వేద అగ్నేర్వా ఏతాని నామధేయాని అగ్నేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద వాయోర్వా ఏతాని నామధేయాని వాయోరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద ఇంద్రస్య వా ఏతాని నామధేయాని ఇంద్రస్యైవ సాయుధ్యకం సలోకతామాప్నోతి ఏవం వేద బృహస్పతేర్వా ఏతాని నామధేయాని బృహస్పతేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి ఏవం వేద ప్రజాపతేర్వా ఏతాని నామధేయాని ప్రజాపతేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద బ్రహ్మణో వా ఏతాని నామధేయాని బ్రహ్మణ ఏవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద స వా ఏషోగ్నిరపక్ష పుచ్చో వాయురేవ తస్యాగ్నిర్ముఖం అసావాదిత్యశిరః సయదేతే దేవతే అంతరేణ తత్సర్వగుం సేవ్యతి తస్మాత్ సావిత్రః ఇతి తైత్రియకాడక ప్రథమ ప్రశ్న సమాప్తః అత తైత్రియకాడక ద్వితీయ ప్రశ్న ప్రారంభః లోకోసి స్వర్గోసి అనంతోస్య పారోసి అక్షితోస్య క్షయ్యోసి తపసః ప్రతిష్ఠా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద తపోసి లోకేశ్రితం తేజసః ప్రతిష్ఠా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్తృ విశ్వస్య జనయిత్రి తత్వోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద తేజోసి తపసి శ్రుతం సముద్రస్య ప్రతిష్ఠా త్వయీదమంతః విశ్వంయక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్తృ విశ్వస్య జనయిత్రి తత్వోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద సముద్రోసి తేజసి శ్రుతః అపాం ప్రతిష్ఠా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంత్రోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద ఆపస్థసముద్రే శ్రుతాః పృథివ్యా ప్రతిష్టా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్త్ర్యో విశ్వస్య జనయిత్ర్యః తావ ఉపదధే కామదుఘాక్షితాః ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద పృథివ్యస్య అప్సుశ్రుతా అగ్నేః ప్రతిష్ఠా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసు భూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయత్రీ తాం త్వోపదధే కామదుఘమక్షితాం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద అగ్నిరసి పృథివ్యాగిశ్రుతః అంతరిక్షస్య ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తదాదేవతగాంగిరస్వధ్రువాసీద అంతరిక్షమస్యగ్నౌ శ్రితం వాయోః ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తృవిశ్వస్య జనయిత్ర తత్వోపదధేకా మధుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తదాదేవతగాంగిరస్వధ్రువాసీద వాయురస్యంతరిక్షే శ్రితః దివః ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద ద్యౌరసి వాయౌ శ్రితా ఆదిత్యస్య ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయిత్రీ తాం త్వోపదధేకామదుఘామక్షితాం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద ఆదిత్యోసి దివిశ్రితః చంద్రమసః ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద చంద్రమా అస్యాదిత్యే శ్రితః నక్షత్రాణాం ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద నక్షత్రాణి స్థచంద్రమసి శ్రితాని సంవత్సరస్య ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తృణి విశ్వస్య జనయిత్రీణి తాని బహుపదధేకామదుఘాన్యక్షితాని ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద సంవత్సరోసి నక్షత్రేషు శ్రితః ఋతూనాం ప్రతిష్టా త్వయేదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంత్వోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతగాంగిరస్వధ్రువాసీద ఋతవస్థ సంవత్సరే శ్రితాః మాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తానభవ ఉపదధేకామదుఘానక్షితాన్ ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద మాసాస్థక్తుషశ్రితాః అర్ధమాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తానివ ఉపదధేకామదుఘానక్షితాన్ ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద అర్ధమాసాస్థమాసుశ్రితాః అహోరాత్రయోః ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తానివ ఉపదధేకామదుఘానక్షితాన్ ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద అహోరాత్రేస్థోర్ధమాసేషు శ్రితే భూతస్య ప్రతిష్ఠే భవ్యస్య ప్రతిష్ఠే యువయోరిదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్త్యౌ విశ్వస్య జనయిత్ర్యౌ దేవాముపదధేకామదుఘే అక్షితే ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద పౌర్ణమాస్యష్టకామావాస్యా అన్నాదాస్థాంగదుఘో యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగం సుభూతం విశ్వస్య భర్త్ర్యో విశ్వస్య జనయిత్ర్యః తావ ఉపదధేకామదుఘా అక్షితాః ప్రజాపతిస్వాసాదయత్ ప్రజా దేవతయాంగిరస్వధ్రువాసీడ రాడసి బృహతే శ్రీరసేంద్రపత్నీ ధర్మపత్నీ విశ్వంభూతమన ప్రభూత త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వంభూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయత్రీ తాం నోపదధేకామదుఘామక్షితాం ప్రజాపతిస్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామామృతం అమర్త్యస్తపోజాః త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా తంతోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయత్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీద త్వమగ్నే రుద్రోసురో మహోదివః త్వగుంశర్ధో మారుతం వృక్ష ఈశిషే త్వం వాతైరరుణైర్యాశిషంగయః త్వం పూషా విధతః పాసి నుత్మనాః దేవాదేవేషు శ్రయధ్వం ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వం ద్వితీయాస్తృతీయేషు శ్రయధ్వం తృతీయాశ్చతుర్థేషు శ్రయధ్వం చతుర్థాః పంచమేషు శ్రయధ్వం పంచమాః షష్ఠేషు శ్రయధ్వం షష్ఠాః సప్తమేషు శ్రయధ్వం సప్తమా అష్టమేషు శ్రయధ్వం అష్టమా నవమేషు శ్రయధ్వం నవమా దశమేషు శ్రయధ్వం దశమా ఏకాదశేషు శ్రయధ్వం ఏకాదశా ద్వాదశేషు శ్రయధ్వం ద్వాదశాస్త్రయోదశేషు శ్రయధ్వం త్రయోదశాశ్చతుర్దశేషు శ్రయధ్వం చతుర్దశాః పంచదశేషు శ్రయధ్వం పంచదశాః షోడశేషు శ్రయధ్వం షోడశాః సప్తదశేషు శ్రయధ్వం సప్తదశాష్టాదశేషు శ్రయధ్వం అష్టాదశా ఏకాన్నవిపుంశేషు శ్రయధ్వం ఏకాన్నవిపుంశావిపుంశేషు శ్రయధ్వం విపుంశా ఏకవిపుంశేషు శ్రయధ్వం ఏకవిపుంశాద్వాపుంశేషు శ్రయధ్వం ద్వాపుంశాస్త్రయోపుంశేషు శ్రయధ్వం త్రయోపుంశాశ్చతుర్విపుంశేషు శ్రయధ్వం చతుర్విపుంశాః పంచవిపుంశేషు శ్రయధ్వం పంచవిపుంశాషడ్విపుంశేషు శ్రయధ్వం షడ్విపుంశాః సప్తవిపుంశేషు శ్రయధ్వం సప్తవిపుంశా అష్టావిపుంశేషు శ్రయధ్వం అష్టావిపుంశా ఏకాన్నత్రిపుంశేషు శ్రయధ్వం ఏకాన్నత్రిపుంశాస్త్రిపుంశేషు శ్రయధ్వం త్రిపుంశా ఏకత్రిపుంశేషు శ్రయధ్వం ఏకత్రిపుంశాద్వాత్రిపుంశేషు శ్రయధ్వం ద్వాత్రిపుంశాస్త్రయస్త్రిపుంశేషు శ్రయధ్వం దేవాస్త్రిరేకాదశాస్త్రిస్త్రయస్త్రిపుంశాః ఉత్తరే భవత ఉత్తరవర్త్మాన ఉత్తరసత్వానః యత్కామయిదం జహోమి తన్మే సవృధ్యతాం వయగ్గస్యామపతయోరగీణాం భూర్భువః స్వస్వాహా అగ్నా విష్ణో సజోషసా ఇమావర్ధంతు వాంగిరః యుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్థిశోచిః తపోహరోభాః అగ్నిః సోమో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః తే సర్వే సంగత్య ఇదం మే ప్రావతావచః వయగ్గస్యామపదయోరగీణాం భూర్భువస్వస్వాహా అన్నపదేన్నస్య నో దేహి అనమేవస్య శుష్మిణః ప్రప్రదాతారంతారిషః ఊర్జన్నోధేహి ద్విపదే చతుష్పదే అగ్నే పృథివీపతే సోమవీరుధాంపతే తృష్టస్సమిధాంపతే విష్ణవాశానాంపతే మిత్రసత్యానాంపతే వరుణధర్మణాంపతే మరుతోగణానాంపతయః రుద్రపశూనాంపతే ఇంద్రౌజసాంపతే బృహస్పతేర్బ్రహ్మణస్పతే ఆ రుచారోచే హగ్గస్వయం రుచారురుచే రోచమానః అతీత్యాదస్వరాభరేహ తస్మినయోనో ప్రజనో ప్రజాయేయ వయగ్గస్యామపతజోరగీణాం భూర్భువస్వస్వాహా సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వాః సప్త ఋషయః సప్తధామ ప్రియాణి సప్త హోత్రాన విద్వాన్ సప్త యోనిరాపృణస్వాఘృతేన ప్రాచీదిక అగ్నిర్దేవతా అగ్నిగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి దక్షిణాదిక ఇంద్రో దేవతా ఇంద్రగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి ప్రతీచీదిక సోమో దేవతా సోమగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి ఉదీచీరిక మిత్రావరుణౌ దేవతా మిత్రావరుణౌ సదిశాం దేవౌ దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి ఊర్ధ్వాదిక బృహస్పతిర్దేవతా బృహస్పతిగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి ఇదాందిక అదితిర్దేవతా అదితిగం సదిశాం దేవీం దేవతానామృచ్ఛతో యోమై తస్యై దిశోభిదాసతి పురుషోదిక పురుషో మే కామాన్ సమర్థయతో అంధో జాగ్రవి ప్రాణ అసావేహి ఆక్రందయితరపాన అసావేహి ఉషసముషసమశీల అహమసో జ్యోతిరశీల అహమసోపోషీల వయగ్నిశ్యామపతయోర్హీణాం భోర్భువస్వ స్వాహా యత్తేచితం యదుచితం తే అగ్నే యత్త ఊనం యదుతేతిరిక్తం ఆదిత్యాస్తదంగిరసశ్చిన్వంతో విశ్వేతే దేవాశ్చిదివాపూరయంతో చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాగిశ్చాసి భోజాగిశ్చాస్యగ్నే లోకం ప్రణఛిద్రం ప్రణ అథోసీత శివా త్వం ఇంద్రాగ్నే త్వా బృహస్పతి అస్మిన్ యోనావశేషదన్ తజా దేవతజాంగిరస్వధ్రువాసీద తా అస్య సూదదోహస సోమగ్నిశ్రేణంతి పుష్ణయ జన్మం దేవానాం విశః తిష్వారోచనే దివ తజా దేవతజాంగిరస్వధ్రువాసీద అగ్నే దేవాగుం ఇహావః జజ్ఞానో వృత్తపరిహిషే అసిహోతా నైడ్యః అగన్మ మహామనసాయవిష్ఠం యోదీదాయ సమిద్ధస్వేదురోణే చిత్రభానోరోదసీ అంతరుర్వీ స్వాహుతం విశ్వతః ప్రత్యంచం మేధాకారం విదథస్య ప్రసాధనం అగ్నిగుం హోతారం పరిభూతమం మతిం త్వామర్భస్య హర్షః సమానమిత్ తాం మహోవృణతే నరో నాన్యన్వత్ మనుష్వత్వాని ధీమహి మనుష్వత్సమిధీమహి అగ్నే మనుష్వదంగిరః దేవాన్ దేవాయతేజ అగ్నిర్హి వాజినం విశే దదాతి విశ్వచర్షణిః అగ్నిరాజే స్వాభువం స ప్రీతో యాతి వార్యం ఇషగ్స్తోతృభ్య ఆభర పృష్టో దివి పృష్టో అగ్నిః పృథివ్యాం పృష్టో విశ్వా ఓషధీరా వివేశ వైశ్వానరస్వహసా పృష్టో అగ్నిః స నో దివాస ఋషః పాతు నక్తం అయం వావయః పవతే సోగ్నిర్నాచికేతః స యత్ప్రాంకవతే తదస్య శిరః అథ యద్దక్షిణా స దక్షిణః పక్షః అథ యత్ప్రత్యక్ తత్పుచ్ఛం యదుదం స ఉత్తరః పక్షః అథ యత్సంవాతి తదస్య సమంచనం చ ప్రసారణం చ అథో సంపదేవాస్య సా సగం హవా అస్మై సకామః పద్యతే యత్కామో యజతే యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద యో హవా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టాం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టాం హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టా య ఏవం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టాం యో హవా అగ్నేర్నాచికేతస్య శరీరం వేద స శరీర ఏవ స్వర్గం లోకమేతి హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్య శరీరం య ఏవం వేద స శరీర ఏవ స్వర్గం లోకమేతి అథో యథా రుక్మ ఉత్తప్తో భాయ్యాత్ ఏవమేవ సతేజసా యశసా అస్మిగ్గిష్ట లోకే ముష్మిగ్గిష్ట భాతి ఉరవో హవైనామైతే లోకాః ఏవరేణాదిత్యం అథ హైతే వరీయాగుంసో లోకాః ఏ పరేణాదిత్యం అంతవంతకుం హవా ఏష క్షయ్యం లోకం జయతి యోవరేణాదిత్యం అథ హైషోమంతమ పారమక్షయ్యం లోకం జయతి యః పరేణాదిత్యం అనంతకుం హవా పారమక్షయ్యం లోకం జయతి యోగ్నినాచికేతం చినుతే యగుచైనమేవం వేద అథో యథారథే తిష్టన్ పక్షసి పర్యావర్తమానే ప్రత్యపేక్షతే ఏవమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమాప్నుతః యోగ్నినాచికేతం చినుతే యగుచైనమేవం వేద ఉశన హవైవాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్య హనచికేత నామ పుత్ర ఆస తగుంహ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ సహోవాచ తదకస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తగుంహ పరీత ఉవాచ ప్రత్యయే త్వా దదామీతి తగుంహస్మాత్థితం వాగభివదతి గౌతమ కుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గృహాన్ మృత్యవే వై త్వాదామితి తం వై ప్రవసంతం గంతాసీతి హోవాచ తస్య స్మతిస్రోరాత్రేణాశ్వాన్ గృహే వసతాత్ స యది త్వా పృచ్ఛేత్ కుమారకతిరాత్రేరవాత్సీరితి తిస్రైతి ప్రతిబ్రూతాత్ కిం ప్రథమాగం రాత్రిమాశ్నా ఇది ప్రజాంత ఇది కిం ద్వితీయామితి అశోకస్త ఇది కిం తృతీయామితి సాధుకృత్యాంత ఇది తం వై ప్రవసంతం జగామ తస్య తిస్రో రాత్రేరణాశ్వాన్ గృహ ఉవాస తమాగత్య పప్రచ్ఛ కుమారకతిరాత్రిరవాత్సీరితి తిస్ర ఇది ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాశ్నా ఇది ప్రజాంత ఇది కిం ద్వితీయామితి అశోకస్త ఇది కిం తృతీయామితి సాధుకృత్యాంత ఇది నమస్తే అస్తు భగవ ఇది హోవాచ వరం వృణీష్వేది ఇతరమేవ జీవన్న జానీతి ద్వితీయం వృణీష్వేది ఇష్టావోర్తయోర్మేక్షితిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిన్నాచికేతమువాచ తతో వైదస్యేష్టాపూర్తేనాక్షీయేతే నాస్యేష్టాపూర్తే క్షీయేతే యోర్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద తృతీయం వృణీష్వేతి పునర్మృత్యోర్మేపచితిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిన్నాచికేతమువాచ తతో వై సోప పునర్మృత్యుమజయత్ అపపునర్మృత్యుంజయతి యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద ప్రజాపతిర్వై ప్రజాకామస్తపోదప్యత స హిరణ్యముదాస్యత్ తదగ్నౌ ప్రాస్యత్ తదస్మైనాచ్ఛదయత్ తద్వితీయం ప్రాస్యత్ తదస్మైనైవాచ్ఛదయత్ తత్తృతీయం ప్రాస్యత్ తదస్మైనైవాచ్ఛదయత్ తదాత్మన్నేవ హృదయేగ్నౌ వైశ్వానరే ప్రాస్యత్ తదస్మా అచ్ఛదయత్ తస్మాద్ధిరణ్యం కనిష్టం ధనానా భుంజత్ ప్రియతమం హృదయగంహి స వైతమేవ నావిందత్ యస్మై తాం దక్షిణామనేష్యత్ తాగస్వాయైవ హస్తాయ దక్షిణాయానయత్ తాం ప్రత్యగృహ్ణాత్ దక్షాయ త్వా దక్షిణాం ప్రతిగృహ్ణామీతి సో దక్షత దక్షిణాం ప్రతిగృహ్య దక్షతే హవై దక్షిణాం ప్రతిగృహ్య య ఏవం వేద ఏతద్ధస్మవేతద్విద్వాగుంసో వాజశ్రవసా గోతమాః అప్యనో దేశ్యాం దక్షిణాం ప్రతిగృహ్ణంతి ఉభయేన వయం దక్షిష్యామః ఏవ దక్షిణాం ప్రతిగృహ్యేతి ఏ దక్షం తదక్షిణాం ప్రతిగృహ్య దక్షతే హవై దక్షిణాం ప్రతిగృహ్య య ఏవం వేద ప్రహాణ్యం వ్రీణాతి తగుం హైతమేకే పశుబంధ ఏవోత్తర వేద్యాం చిన్వతే ఉత్తరవేది సంమిత ఏషోగ్నిరితి వదంతః తన్న తథా కుర్యాత్ ఏతమగ్నిం కామేన వ్యర్థయేత్ స ఏనం కామేన వ్యర్థః కామేన వ్యర్థయేత్ సౌమ్యే వామేనమధ్వరే జున్వేత యత్ర వా భూయిష్ఠా ఆహుతయో హూయేరన్ ఏతమగ్నిం కామేన సమర్థయతి స ఏనం కామేన సమర్థః కామేన సమర్థయతి అథ హీనం పురర్షయః ఉత్తరవేద్యామేవ సత్ప్రియమచిన్వత తతో వైతే విందంత ప్రజా అభిస్వర్గం లోకమజయన్ విందత ఏవ ప్రజా అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథ హీనం వాయురుద్ధి కామః తథాన్యుక్తమేవోపదధే తదో వై స ఏతామృద్ధిమార్ధ్నోత్ యామిదం వాయురుద్ధః ఏతామృద్ధిమృధ్నోతి యామిదం వాయురుద్ధః యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథ హీనంగో బలో వాష్ణః పశుకామః పాంతమేవ చిప్యే పంచ పురస్తాద్ పంచ దక్షిణతః పంచ పశ్చాద్ పంచోత్తరతః ఏకాం మధ్యే తతో వై స సహస్రం పశూన్ ప్రాప్నోత్ ప్రసహస్రం పశూనాప్నోతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథ హీనం ప్రజాపతిర్జ్యేష్ఠ్యకామో యశస్కామః ప్రజననకామః త్రివృతమేవ చిక్యే సప్త పురస్తాత్ తిస్రో దక్షిణతః సప్త పశ్చాత్ తిస్ర ఉత్తరతః ఏకాం మధ్యే తతో వై స ప్రయశో జ్యేష్ఠ్యమాప్నోత్ ఏతాం ప్రజాతిం ప్రాజాయత యామిదం ప్రజాః ప్రజాయంతే త్రివృద్వై జ్యేష్ఠ్యం మాతా పితా పుత్రః త్రివృత్ప్రజననం ఉపస్థో యో నిర్మధ్యమా ప్రయశో జ్యేష్ఠ్యమాప్నోతి ఏతాం ప్రజాతిం ప్రజాయతే యామిదం ప్రజాః ప్రజాయంతే యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథ హైనమింద్రో జ్యేష్ఠ్యకామః ఊర్ధ్వా ఏవోపదధే తదో వై స జ్యేష్ఠ్యమగచ్చత్ జ్యేష్ఠ్యం గచ్చతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథ హైనమసావాదిత్య స్వర్గకామః ప్రాచీరేవోపదధే తదో వై సోభిస్వర్గం లోకమజయత్ అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద స యదీచ్ఛేత్ తేజస్వీ యశస్వీ బ్రహ్మవర్చసే స్యామితి ప్రాణాహోదర్భ్యష్ణ్యాదుత్సర్పేత్ ఏయం రాగాద్యశస్వతీ సా మా ప్రోర్ణోత్ తేజసా యశసా బ్రహ్మవర్చసేనేతి తేజస్యేవ యశస్వీ బ్రహ్మవర్చసీ భవతి అథ యదీచ్ఛేత్ భూయిష్ఠం మే శ్రద్దధీరం భూయిష్ఠా దక్షిణానయే జురితి దక్షిణా సమే జమానా సుప్రాచ్యే ప్రాచ్యేహేతి ప్రాచే జుషాణావేత్వాజ్యస్య స్వాహేతి శ్రువేణోపహత్యాహవనీయే జుహుయాత్ భూయిష్ఠమేవాస్మై శ్రద్దధతే భూయిష్ఠా దక్షిణానయంతి ఉరేషముపధాయ చిరిక్లుప్తిభిరభిమృశ్య అగ్నిం ప్రణీయోపసమాధాయ చతస్ర ఏతా ఆహుతేర్జుహోతి త్వమగ్నే రుద్ర ఇది శత రుద్రీయస్య రూపం అగ్నా విష్ణో ఇది వసోద్ధారాయాః అన్నపత ఇత్యన్న హోమః సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇది విశ్వప్రీః యాం ప్రథమామిష్టకామపదధాతి ఇమందయా లోకమభిజయతి అథోయా అస్మిన్ లోకే దేవతాః తాసాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి యాం ద్వితీయాముపదధాతి అంతరిక్షలోకంతయాభిజయతి అథోయా అంతరిక్షలోకే దేవతాః తాసాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి యాం తృతీయాముపదధాతి అముంతయా లోకమభిజయతి అథోయా అముష్మిన్ లోకే దేవతాః తాసాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి అథోయా అమోరితరా అష్టాదశ ఏవామీ పురవశ్చ పరీడాగుంసష్ట లోకాః తానేవతాభిరభిజయతి కామచారో హవా అస్యో ఋషుచ పరీడస్సు చ లోకేషు భవతి యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద సంవత్సరో వా అగ్నిర్నాచికేతః అస్య వసంతశిరః గ్రీష్మో దక్షిణః పక్షః వరుషా ఉత్తరః శరత్పుచ్చం మాసాః కర్మకారాః అహోరాత్రే శతరుద్రీజం పర్జన్యవసోర్ధారా తథా వై పర్జన్యస్వృష్టం వృష్ట్వా ప్రజాభ్యః సర్వాన్ కామాన్ సంపూరయతి ఏవమేవ సతస్య సర్వాన్ కామాన్ సంపూరయతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద సంవత్సరో వా అగ్నిర్నాచికేతః తస్య వసంతశిరః గ్రీష్మో దక్షిణః పక్షః వర్షాః పుచ్చం శరదుత్తరః పక్షః హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చిదయః అపరపక్షాః పురీషం అహోరాత్రాణీష్టకాః ఏషవావసోగ్నిరగ్నిమయః పునర్నవః అగ్నిమయో హవే పునర్నవో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద. ఇతి తైత్రియకాండః ద్వితీయ ప్రశ్నః సమాప్తః.